పన్నెండు. జీవన్ముక్తుల వాసన శేషం. వశిష్ఠుడిలా అనేసరికి శ్రీరాముడు బుడుంగున ఒక ప్రశ్న వేశాడు. శ్రీరాముడు, గురుదేవ, జీవన్ముక్తుడే సమాధిలో ఉన్నవాడికి, విదేహముక్తిని అందుకున్నవాడికి ఆత్మానందానుభవంలో ఏ భేదమూ లేదని మీరు తేల్చి చెప్పారు. అటువంటప్పుడు ఒక జీవన్ముక్తుడు సమాధి నుంచి బయటకు రావటమే అసంభవం. ఎందుకంటే సర్వోన్నతమై ఆత్మానందాన్ని వదిలిపెట్టుకుని ఎవడూ దూరంగా పోవాలనుకోడు కదా. అదిగాక ప్రహ్లాదుడు పరమాత్మలో లీనమై ఇంద్రియాలన్నిటినీ పరిత్యజించి ఉన్న సమయంలో శ్రీమహావిష్ణువు వచ్చి శంఖధ్వని చేస్తే అది విని సమాధిలోంచి బయటకు వచ్చాడని మీరు చెప్పారు. ఇంద్రియ సంపర్కమే లేనివాడు శబ్దాన్ని వినటం, సమాధిని వదిలిపెట్టడం అనేవి ఎలా కుదురుతాయి? వశిష్ఠుడు, రామ, ముక్తులు రెండు రకాలు. ఒకటి సదేహముక్తి, రెండవది విదేహముక్తి. సదేహముక్తి అన్నా జీవన్ముక్తి అన్నా ఒకటే. ఈ స్థితిలో ఏషణాత్రయం ఉండదు, ప్రాణం మాత్రం ఉంటుంది. అదే స్థితి అలాగే ఉండి దేహం రాలిపోతే ఆ స్థితిని విదేహముక్తి అంటారు. దాన్ని పొందినవాళ్లు ఇక మళ్లీ ఈ సృష్టిలో కనిపించరు. ఇక జీవన్ముక్తులున్నారే, వాళ్లకు ఏషణాత్రయం లేకపోయినా, పునర్జన్మకు సావకాశం లేకపోయినా కొన్ని శుద్ధ వాసనలు మిగిలి ఉంటాయి. ముఖ్యంగా పవిత్రమైన శుద్ధ బ్రహ్మాత్మభావన ఉండి తీరుతుంది. కాబట్టి నిద్రపోయినవాళ్లు ఎప్పటికో అప్పటికీ మేల్కొన్నట్లుగా జీవన్ముక్తిని అందుకున్నవాళ్లు ఎప్పటికో అప్పటికీ 1000 సంవత్సరాల తర్వాతైనా సరే వ్యవహార దశలోకి వచ్చి తీరుతారు. అలా వచ్చేటప్పుడు లోపల ఉన్న వాసనలతో సహా వస్తారు. ఇక్కడ ప్రహ్లాదుడు కూడా లోపల ఉన్న శుద్ధ వాసనతో మేల్కొన్నాడు. అది జీవన్ముక్తి యొక్క స్వభావం. ఆయసర్ 38. ఇక ఇంద్రియాలతో సంబంధం లేనివాడికి శంఖధ్వని ఎలా వినిపించింది అని అడిగావు. శ్రీహరి యొక్క సంకల్పబలంచేత అలా జరిగింది. శ్రీహరి అంటే ఎవరనుకుంటున్నావు? పరిశుద్ధ పరమాత్మే శ్రీహరి. ఆత్మన్యకారణేనేవ భూతానాం కారణేన చ సృష్ట్యర్థం వపురాత్తం హి వాసుదేవమయాత్మన. సర్గ 42, శ్లోకం 20. తనకంటూ వేరే కారణం లేనిది, తను దేనికీ కారణం కానిది అయిన పదార్థం ప్రపంచంలో ఒకటే ఉంది. అదే శుద్ధ ఆత్మత్. ఈ సమస్త భూతాలకీ కారణం అయినది ఒకటే ఉంది, దాని పేరే అవ్యాకృతం. దీనికి కామకర్మాది సహకార కారణాలు కలిస్తే ఇందాక చెప్పుకున్న శుద్ధాత్మ తనలో తనే ఒక శరీరాన్ని సృష్టి చేసుకుంటుంది. ఎందుకలా చేస్తుందంటే జగత్ సృష్టి కోసం చేస్తుంది. అలా జగత్ సృష్టి కోసం పరిశుద్ధాత్మ తనలో తాను స్వీకరించిన రూపమే శ్రీహరి. అందువల్ల ఎవడు వేదాంత సాధనతో పరిశుద్ధాత్మ దర్శనం చేస్తాడో వాడికి శ్రీహరి దర్శనమిస్తాడు. ఎవడికి మాధవుడి దర్శనం లభిస్తుందో వాడికి తన పరిశుద్ధాత్మ స్వరూపం తనంతట తనుగానే దర్శనం ఇస్తుంది. అందుకే ప్రహ్లాదుడికి మొదట శ్రీహరి దర్శనం నరసింహ రూపంలో లభించింది. దానివల్ల ఆత్మదర్శనం లభించింది. దానివల్ల మళ్లీ శ్రీహరి దర్శనము లభించింది. అట్టి ఆ శ్రీహరి సంకల్పం వల్ల ప్రహ్లాదుడి ఇంద్రియాలు మళ్లీ పనిచేసి శంఖధ్వనిని స్వీకరించాయి. కనుక రామ, నువ్వు ఈ రకమైన దృష్టిని పెట్టుకుని ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించు. రాముడు, గురుదేవ, ఇంకొక సందేహం ఉంది. పూర్వం మీరు ఒక సందర్భంలో మాట్లాడుతూ పురుష ప్రయత్నం వల్ల మాత్రమే జ్ఞానం ప్రాప్తిస్తుందని చెప్పారు. అదే నిజమైతే ప్రహ్లాదుడికి వేరే ప్రయత్నం లేకుండా కేవలం శ్రీహరి వరం వల్ల జీవన్ముక్తి ఎలా ప్రాప్తించింది? వశిష్ఠుడు, రామ, ప్రహ్లాదుడు పురుష ప్రయత్నం చేయలేదనటం కుదరదు. ప్రహ్లాదుడు ముక్తి కోసం తపోరూపమైన ప్రయత్నం చేశాడు, అది ఫలించింది. కాని మధ్యలో శ్రీహరి దర్శనం ఒక ద్వారంలాగా పనిచేసింది. కనుక పురుష ప్రయత్నం లేనిదే జీవన్ముక్తి లభించదనే నియమానికి భంగం లేదు. శ్రీహరి కోసం తపస్సు చేస్తే ఆత్మజ్ఞానం ఎలా కలిగింది అని సందేహిస్తావేమో. ఆత్మ అన్నా శ్రీహరి అన్నా ఒక్కటే. నువ్వు గింజన్నా నువ్వుల నూనె అన్నా ఒకటే. తెలుపన్నా తెల్లవస్త్రమన్నా ఒకటే. పువ్వన్నా వాసనన్నా ఒకటే. అలాగే ఎవడు విష్ణువో అతడే ఆత్మ, ఎవడు ఆత్మో వాడే విష్ణువు. ఇంతెందుకు ఆవు గోవు అన్నట్టుగా విష్ణువు ఆత్మ అనే పదాలు పర్యాయపదాలు. ఆత్మస్వరూపుడైన ఈ విష్ణువే ప్రహ్లాదుణ్ణి భక్తిలో ప్రవేశపెట్టాడు. ఆ భక్తే అతన్ని ఆత్మవిచారణలోకి ప్రవేశపెట్టింది. నావిచారవతో జ్ఞానం దాతుం శక్నోతి మాధవః ముఖ్యః పురుషేత్నోతో విచారస్వాత్మ దర్శనే సర్గ 43 శ్లోకం 10 ఆయసర్వ్ 39 ఆత్మవిచారణ లేనివాడికి శ్రీహరి కూడా జ్ఞానాన్ని వరంగా ఇవ్వలేదు. ఆత్మదర్శనం లభించాలంటే పురుష ప్రయత్నంతో చేసే ఆత్మవిచారం ఒక్కటే ముఖ్యం. శ్రీహరి ఇచ్చే వరం మొదలైనవన్నీ దాని తరువాతే. కనుక రామ, నువ్వు ముఖ్య హేతువైన ఆత్మవిచారణ మీద శ్రద్ధ పెట్టు. దానికోసం పురుష ప్రయత్నం చెయ్యి. శాస్త్రయత్న విచారేఖ్యో మూర్ఖణాం ప్రపలాయన కల్పితా వైష్ణవీ భక్త్యః ప్రవృత్త్యర్థం శుభస్థితౌ. సర్గ 43 శ్లోకం 20. శాస్త్రాధ్యయనము, సత్కర్మాచరణము, ఆత్మవిచారణము అనేవి సరిగా చేయలేక పారిపోయే మూర్ఖులు శుభమైన మార్గంలో ప్రయాణం చేసేందుకోసం భగవద్భక్తి అనేది రూపొందించబడింది. కనుక శాస్త్రాభ్యాస సత్కర్మాచరణాదులు జ్ఞానప్రాప్తికి ముఖ్య విధులు. అవి చేతకానప్పుడు భగవత్పూజాది విధులు గౌణవిధులుగా, అప్రధానమైన విధులుగా రూపొందించబడినాయి. ఇవి ఎందుకు అప్రధాన విధులైనాయంటే, వాటిల్లో ఒక పూజ్య పూజామే క్రమం ఉంది. అంటే మనకంటే భిన్నంగా ఒక పూజ్యదేవత ఉందని, ఆ దేవతకు మనకు మధ్య పూజ అనే క్రియా సంబంధం ఉందని ఈ విధమైన త్రిపుటీ కల్పన ఉంది. అందుకే ఇది పూజావిధి గౌణవిధి అయింది. పూజ చేసేవాడు ఇంద్రియాక్రాంతుడై ఉండిపోతే ఆ పూజకు ఫలమేముంది? ఒకనొక వ్యక్తికి ఇంద్రియాల వల్ల పరాజయం లేకపోతే వాడిక పూజలు చేసి పొందగల ఫలం ఏమి ఉంది? అనగా పూజా క్రియలన్నిటికీ పరమ ఫలం ఇంద్రియ జయమే. దాన్ని ముందే సాధించినవాడికి పూజల వల్ల పెద్ద ప్రయోజనమేమీ ఉండదు. ఎందుకంటే అసలైన శ్రీహరి శాస్త్ర విచారణ, ఇంద్రియోపశమము అనేవి లేకపోతే దొరకడు. ఆ రెండూ ఉంటే సగుణ శ్రీహరితో పనేలేదు. కనుక రామ, నువ్వు ఆ రెంటినీ సాధించు. అదిగాక రామ, పూజ చేసేవారు ఒక రహస్యం గ్రహించాలి. విష్ణువు ఎక్కడో బయట ఉన్నట్టు చేతులెత్తి ప్రార్థనలు చేస్తూ ఉంటారు వారు. నిజానికాయన వాళ్ల హృదయంలోనే ఉన్నాడు. లోపలున్న హరిని విడిచి బయటెక్కడో దూరంగా ఉన్న విష్ణువును ఆరాధించేవాళ్లు మానవాధములే అవుతారు. ఉన్న సత్యమేమిటంటే, జీవుల హృదయ గుహలలో ఉండే పరిశుద్ధ చైతన్య తత్వమేదైతే ఉందో అదే శ్రీహరికి ముఖ్య శరీరం. శంఖ, చక్ర, గద, పద్మాలను ధరించిన చతుర్భుజ రూపం గౌణరూపం. ముఖ్య రూపాన్ని వదిలిపెట్టి గౌణరూపాన్ని అర్చిస్తాననేవాడు చేతిలో అమృతం పోస్తే కాదని పక్కన పారుపోసి ఆహారం కోసం పొలం దున్నుతానని బయలుదేరిన వాడితో సమానం. ఇంతకు చెప్పవచ్చిందేమిటంటే, సూటిగా ఆత్మానుసంధానం చేతకానివాడు పరమేశ్వరారాధన చేయవచ్చు, కష్టపడి తపస్సులు చేయవచ్చు, ఇతర సాధనలు చేయవచ్చు. వీటిని జాగ్రత్తగా సమన్వయపరుచుకుంటే వాడి మనస్సు నిర్మలమవుతుంది. దానివల్ల వాడికి వైరాగ్యం కలుగుతుంది. ప్రహ్లాదుడు తపోరూపమైన పురుష ప్రయత్నం చేశాడని ఇదివరకే చెప్పాను. దాని ఫలితంగా శ్రీహరి వరం లభించింది. మళ్లీ దానికి ఫలితంగా అతనికి ఆత్మవిచారణాశక్తి, దానికి ఫలితంగా ఆత్మస్వరూపస్థితి లభించాయి. కనుక పురుష ప్రయత్నం వల్ల మాత్రమే జ్ఞానం ప్రాప్తిస్తుందని నేను చెప్పిన మాటలో పొరపాటు లేదు. ఆయసర్వ్ 40 రామ, ఆధ్యాత్మిక సాధన చేసేవారికి, భౌతిక సాధనలు చేసేవారికి కూడా మనోనిగ్రహమే విజయ కారణం. వేరే కారణం లేనే లేదు. కనుక బహిరింద్రియ గమ్యమైన దేవతా ఆకారాన్ని వదిలిపెట్టి అంతరింద్రియ గమ్యమైన జ్యోతి స్వరూపాన్ని కూడా వదిలిపెట్టి నిర్వికారమైన చిన్నాత స్వరూపాన్ని గురించి చింతించు. నీకు జన్మలు క్షయించిపోయే ఉపాయం ఇదే రామ. మానవుల భ్రాంతులన్నింటికీ మూలకారణం మాయే. ఈ మాయ నశించడానికి మనోనిగ్రహం ఒకటే ఉపాయం. సంసార జీవులకుండే ఈ మాయ ఎంత విచిత్రమైనదో తెలపటం కోసం నీకొక మంచి కథ చెబుతా విను అంటూ వశిష్ఠ మహర్షి గాధి బ్రాహ్మణ వృత్తాంతంలోకి అడుగుపెట్టాడు. ఉపశమ ప్రకరణం మొత్తం మీద కేంద్ర బిందువైన కథగాథి వృత్తాంతమే. ఈ ప్రకరణంలో ఇప్పటివరకు మనం కొన్ని చిన్న చిన్న కథలు చెప్పుకున్నాం, కానీ వాటిలో కథాభాగం చాలా తక్కువ, చర్చాభాగం మాత్రం వందలకు వందల శ్లోకాలు పెరిగిపోతూ వచ్చాయి. దీనికంతటికీ కారణం వశిష్ఠ మహర్షి రాబోయే గాథి మహర్షి చరిత్రను మనస్సులో పెట్టుకుని దానికి భూమికాభాగాన్ని తయారు చేసేందుకోసం, బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేసేందుకోసం మెట్లు పేర్చుకుంటూ రావటమే అని ఇదివరకే చెప్పుకొని ఉన్నా. అందుకే ఉపశమ ప్రకరణ ఆరంభం నుంచి ఇప్పటిదాకా జ్ఞానప్రాప్తికి లభించే విధానాలను రకరకాలుగా వర్ణించుకుంటూ వచ్చి వాటి చివర సగుణ భక్తిని నిర్గుణ భక్తిని కూడా చర్చించి చివరికి ఇక జ్ఞానప్రాప్తికి ప్రతిబంధకమైన మా యొక్క తత్వాన్ని వివరించటం కోసం వశిష్ఠ మహర్షి గాథి మహర్షి కథలోకి ప్రవేశిస్తున్నాడు. మనం కూడా ఆయనతో పాటు అద్భుతావహమైన ఈ కథలోకి అడుగులు వేద్దాం.